పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటం లాఠీ కొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్నా అంటూ అడిగేసింది ఆ పిల్ల.